మనకిలాగో పమేళ, మనకేలాగోల మందారమాల మా పటేళ్ళ. ఓ పిల్ల సుభానల్లా రాగల్లో విరాగాల, విసమిస వయసు రుసరుసల తరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని కనక. ఓహో లైల ఓ చారుశీల కోపమెల్ల, మనకేలా గోల మందారమాల మా పటేళా. విశాఖలోను నేను వసంతమే ఆడాల, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాల. వివాహపు పొత్తుల్లోనే వివాదమా ఓ బాల, వరించిన వలపుల్లోనే విరించిన రాయాల. అంద చల్దాల అతి వల్లో నా కోపమే రూపమా, కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా. సాలే బాలని ఛాఛీల సంధ్యాన గాళాపన, ఓహో లైల ఓ చారుశీల కోపమెలా, మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. ఓహో పిల్ల సుభానల్లా సలాగల్లో విరాగాల, విసమిస వయసు రుసరుసల తరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక. జపించిన మంత్రం నీదే, తపించిన స్నేహల్లో ప్రపంచము స్వర్గం నీదే, స్మరించిన ప్రేమల్లో చెలిసకి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో. ఇది కథ అన్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో, కళ్ళబేరాలకొచ్చాకైనా కాకలే తీరవా, నేను మార్చేసి పాహి అన్నా కేకలే ఆపవా. ప్రేమిస్తున్న ఘాటుగా ఓహో లైల ఓ చారుశీల కోపమెల్ల, మనకెల్లా గోల మందారమాల మా పటేళ్ళ. ఓహో పిల్ల సుభానల్లా నాగల్లో విరాగానా, మిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక. ఓహో లైల ఓ చారుశీల కోపమెలా, మనకెల్లా గోల మందారమల్ల మా పటేళ్ళ.